டம்மாரே டம்மா டம்மா டம்மா டம்மா டம் டம் டம்மாரே டம்மா டம்மா டம்மா டம்மா டம் டம் டம்மாரே டம்மா டம்மா டம்மா டம்மா டம் டம் டம்மாரே டம்மா டம்மா டம்மா டம்மா டம் டம் டம்மாரே டம்மா டம்மா டம்மா டம்மா டம் నీ కంట్లో పడ్డానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, నీ ఇంట్లోకి వచ్చానంటే డమ్మ డమ్మ డమ్ డమ్, చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే డమ్మ డమ్మ డమ్మారే. మాట మాట చీకట్లో నేనే కానీ నీ చేతుల్లో చిక్కానంటే డమ్మారే డమ్మారే.